time I wanna see my girl. மல்லீஸ்வரிவே மதுராசல மஞ்சரிவே மந்த்ராட்சரிவே மக சுவாசல அஞ்சலிவே தேனவினுவோ தேனட்டிகவோ தேலேதல அல்லலனா வெண்ணல நுவோ வெண்டி மண்டவோ தாக்கே தெலுசுக்கோனா சக்கனைன மல்லிகவா ஏ சிக்குலு பெட்டே அல்லிகவா போலிக்கல பசி பாலிக்க வெச்சுர கத்துல சூப்புலுன்னா மல்லீஸ்வரிவே மதுராசல மஞ்சரிவே மந்த்ராட்சரிவே மக சுவாசல அஞ்சலிவே జపము చూసి ఉలికి పడుతూ ఉన్నవే ఎన్నేసి మెలికలో ఎరవేసి నన్నిలా ఏ వైపు చూపు తిప్పని కంపుతున్నవే వదలదే హృదయం కదలదే నిమిషం చిగురు పెదవి చిలిపి స్వరము తెలపవ సౌందర్యమా మల్లీశ్వరివే మధురాసల మంజరివే మంత్రాక్షరివే మగ శ్వాసల అంజలివే తేనె వినువో తేనెటిగవో తేలేదెలాలలనా వెన్నెల నువ్వో వెండి మంటావో తాకే తెలుసుకోనా చక్కనైన మల్లికవా ఏ చిక్కులు పెట్టే అల్లికవా పోలికల పసి బాలిక వెచ్చుర కత్తుల చూపులున్నా మల్లీశ్వరివే మధురాసల మంజరివే మంత్రాక్షరివే మగ శ్వాసల అంజలివే